ఆత్మానాత్మ వివేకము నాస్త్రైర్న శస్త్రరణిలేన వహ్నినా చేత్తుం నసక్యో నచ కర్మకోటిభ్యః వివేక విజ్ఞానమహాసినా వినా ధాతుః ప్రసాదేన సితేన మంజున. 149. ఈ బంధము ధాతుః ప్రసాదేన ఈశ్వర ప్రసాదముచే లభించిన సితేన వాడియైన మంజునా సుందరమైన వివేక విజ్ఞానమహాసిన వివేక జ్ఞాన మనెడు మహాఖడ్గముచేత తప్ప అస్త్రేహ అస్త్రములచేత చేత్తుం ఛేదించుటకు శక్యహన శక్యమైనది కాదు. శస్త్రేహ ఆయుధములచేతగాని వహ్నినా అగ్నిచేతగాని నశక్యము కాదు. కర్మ కోటిభ్యః చ కర్మకోటులచేత కూడా నాత్ కాదు. ఈ బంధము ఈశ్వరానుగ్రహముచే లభించిన సితేన తీక్షము దృఢమునైన యమేవైష వృణుతే తేన లభ్యః ఈ పరమేశ్వరుడు ఎవనిని అనుగ్రహింపవలెనని కోరునో ఆతనిచేత మాత్రమే ఈ ఆత్మ లభ్యమైనది అని శృతి. సుందరమైన వివేక విజ్ఞాన మహాసిన ఆత్మానాత్మ వివేచనము వలన కలిగిన ఏ బ్రహ్మ సాక్షాత్కారము కలదో అది ఏ గొప్ప ఖడ్గము. అది లేకుండగా ఆగ్నేయాద్యస్త్రముల చేతగాని లోహమేములగు బాణాధ్యాయుధముల చేతగాని నశింపజేయుటకు శక్యము కాదు. ఇట్లే వాయువు చేత నశింపజేయ శక్యము కాదు, అగ్నిచే కాల్చ శక్యము కాదు, వేదోక్తములగు కర్మకోబుల చేత గూడా నశింపజేయ శక్యము కాదు. ఇది అజ్ఞానములకముగాన ఒక జ్ఞానముచేతనే తొలగింప శక్యమైనదని భావము. ఇట్లు ఆత్మానాత్మ వివేకము 227. ఈ బంధమునకు ఏ మోక్షమెట్లు లను ప్రశ్నకు ఈశ్వర ప్రసాదము వలన కలుగు పరమాత్మాభివ సాక్షాత్కారము వలననే విమోక్షము కలుగును అని సమాధానము చెప్పినట్లైనది. అవ సచ కర్మకోటిభ్యః అని చెప్పుటచే వైదిక కర్మలు ఏమాత్రమును అపేక్షితములు కావా అను శంక ఉదయించుటచే ఆ కర్మలు బుద్ధిశుద్ధి కొరకు అపేక్షితములనియ ఆ బుద్ధిశుద్ధి బనోచ్ఛేద కమగు విజానమునకు హేతునని చెప్పుచున్నాడు. శృతి ప్రమాడే కమతే హస్వధర్మ నిష్ఠా తయవత్మ విశుద్ధిరస్య విశుద్ధశుద్ధే హ పరమాత్మ వేదనం తేనేవ సంసార సమూలనాశ. శృతి ప్రమాణేకమతే 150. శృతి ప్రమాణేకమతే శృతిరూప ప్రమాణ మొక్కదాని అందే స్థిరమైన బుద్ధి కలవానికి స్వధర్మనిష్ఠ స్వధర్మమునందు నిష్ఠ ఉండును. తయప ఆ స్వధర్మనిష్ఠ చేతనే అస్య ఈతనికి ఆత్మవిశుద్ధ బుద్ధి యొక్క శుద్ధి కలుగును. విశుద్ధ బుద్ధేహ శుద్ధమైన బుద్ధి కలవానికి పరమాత్మ వేదనం పరమాత్మ జ్ఞానము కలుగును. తేనేవ ఆ పరమాత్మ జ్ఞానము చేతనే సంసార సమూలనాశ సమూలముగా సంసారము యొక్క నాశము కలుగును. తస్మాత్ శాస్త్రం ప్రమాణుతే కార్యకార్య వ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తు మహార్హసి. ఇది కార్యము ఇది అకార్యము అను వ్యవస్థయందు నీకు శాస్త్రమే ప్రమాణము. శాస్త్రవిధానోక్తమగు కర్మను తెలుసుకుని ఆచరింపుము అని భగవద్గీతలో చెప్పిన విధమున శృతియే ప్రమాణము. ఎందు ఏకా అనన్యసక్తము ముఖ్యము అగు బుద్ధి ఎవ్వనికో శ్రీ వివేక చూడామణి వానికి తన శ్రేయస్కొరకై చేయదగిన కర్మ విషయమున శృతి యొక్కటియే శరణముగా కలవానికి అని యర్థము. స్వధర్మనిష్ట తన వర్ణమునకును ఆశ్రమమునకును విహితమగు కర్మకలాపము స్వధర్మము. దానిని తాత్పర్యబుద్ధితో అనుష్ఠించుట స్వధర్మనిష్ట. మరి దేనియందును ఆసక్తి లేక స్వధర్మమునందే స్థితి అని యర్థము. దానిచే అన్య సాధకుడగు జీవునకు ఆత్మవిశుద్ధ అంతఃకరణము యొక్క విశేషశుద్ధి అనగా పాపక్షయము. జ్ఞానముత్పద్యతే పుంసాం క్షాత్పాపస్య కర్మణః కషాయపక్తి అహ కర్మాణి జ్ఞానం తు పరమాగత్యః కషాయే కర్మభ్యః పఠ్వే తతో జ్ఞానం ప్రవర్తతే. 32. కర్మ వలన పాపము క్షీణించి పురుషులకు జ్ఞానము ఉదయించును. పాపములు పక్వమగుట కర్మలు జ్ఞానమ జ్ఞానము పిమ్మట పరమగతి పాపము కర్మలచే పక్వమైన పిదప జ్ఞానము ప్రవర్తించును అను ప్రమాణముననుసరించి విశుద్ధ రాగద్వేషాదిశకల విధదోషములను నశించిన బుద్ధి కలవాడు విశుద్ధ బుద్ధి వానికి పరమాత్మ వేదనం అభేదరూపమున పరమాత్మ సాక్షాత్కారము. పరమాత్మ వేదనము చేతనే సమూలముగ సంసారనాశము అజ్ఞానము మొదలు దుహకము వరకును గల బంధము యొక్క అత్యనచ్ఛేదము కలుగును. అవ వివేక విజ్ఞానమహాసిన అనునప్పుడు వివేకజన్యముగు విజ్ఞానము అని చెప్పబడినది తయోర్వివేక కథమేతదుచ్చేరాం అని శిష్యుడు కూడా అడిగియున్నాడు. పూర్వము స్థూల సూక్ష్మ కారణ శరీరములను గూర్చి సామాన్య రూపమున సంగ్రహముగా చెప్పిన ఆ విషయమునే సవిస్తరముగా విశదీకరించుటకు ప్రారంభించుచున్నాడు. 228 ఆత్మానాత్మ వివేకము 229 కోసే రన్నమయదేహ పంచభీరాత్మన సంవృతో భాతి నిజశక్తి సముత్పన్నేహ సేవల పటలై రివాంబు వాపిస్థం. నిజశక్తి సముత్పన్నేహ తన యొక్క శక్తిచే కల్పితములైన అన్నమయాద్యేహ అన్నమయము మొదలైన పంచభాహకు సయహ 5 కోళములచే సంస్కృత కప్పబడినదే ఆత్మ. ఆత్మ నిజశక్తి సముత్పన్నేహ తన యొక్క శక్తి వలన పుట్టిన శైవలపటకై నాచి యొక్క సముదాయములచే కప్పబడిన వాపిసం దిగుడు బావిలోనున్న అంబు యువజలము వలె నభాతి భాసించుటలేదు. గల సలిల ఏకో ద్రష్ట ఆత్మ ఉదకము వలె నిర్మలమైనది. ఒకటి ద్రష్ట మొదలగు శృతులచే నిర్మల జలము వలె స్వచ్ఛమగు ఆత్మ ఏల భాసించుటలేదు అను ఆశంకకు సమాధానముగా ఆ ఉదకమునే దృష్టాంతముగా చూపుచు స్ఫుటముగా ప్రకాశింపకుండుటకు కారణము చెప్పుచున్నాడు. నిజశక్తి సముత్పన్నే ఈ నిజస్వకీయమైన తనేందు కల్పితమైన శక్తి అవిద్యచే పుట్టిన వక్ష్యమాణములగు 5 అన్నమయాదికోశములచే కత్తికి ఒరవలే ఆవరకములుగనున్న అన్నమయ కోసము మొదలు ఆనందమయ కోసము వరకును కోసములచే ఆ కోసములు ఆత్మజ్ఞానమునకు ప్రతిబంధకమగు జ్ఞానమున విషయములుగనుండును. అట్టి వాటిచే కప్పబడినదే ఆత్మ భిన్నముగా స్పష్టముగా భాసించుటలేదు. అందుకు దృష్టాంతము నిజశక్తి సముత్పన్నేహ జలములోనున్న ద్రవత్వరూపధర్మము వలన జనించిన శైవలపటలే నాచుల యొక్క పంక్తుల చేత దిగుడు బావిలోనున్న నీరు వలె వాపీగతమైన జలము ఏ విధముగా దాని నుండియే పుట్టిన నాచుచే ఆచ్ఛాదితమై స్ఫుటముగా భాసింపదో ఆ విధముగానే అని భావము. అవ దృష్టాంత స్థలమున అది స్థూలముగా భాసించుటకు హేతువు చెప్పుచున్నాడు. శ్రీవివేక చూడామణి తచ్చేవాలపనయే సమ్యక్ సలిలం ప్రతీయతే శుద్ధం తృష్ణ సంతాపహరం సద్యః సౌఖ్యప్రదం పరం పుంసాం. 1:5-2 తచ్చేవాలవనయే ఆ నాచును తొలగింపగనే శుద్ధం పరిశుద్ధమైనదియు తృష్ణ సంతావహరం దప్పిక వలన కలిగెడు తాపమును హరించునదియు పుంసాం పురుషులకు సద్యః వెంటనే సౌఖ్యప్రదం సౌఖ్యమును ఇచ్చెడు పరం శ్రేష్టమైన సలిలం జలము సమ్యక్ బాగుగా ప్రతీయతే కనబడును. ఆవరకమైన నాచును బాగుగా తొలగింపగనే నిర్మలముగు నీరు సమ్యక్ ప్రతిబంధము లేవియూ లేకుండగా ప్రతీయతే కనబడును. దానివలన ఫలము చెప్పుచున్నాడు. తృష్ణ సంతాపమును పోగొట్టునది పుంసహపానము చేసెడు పురుషునకు వెంటనే దర్శన స్నానపానాదులచే మిక్కిలి ఆనందము కలిగించునది పరం శ్రేష్టమైనది. అవ ఈ విషయమును దారాంతికమునందు కూడా చెప్పు చున్నాడు. పంచనమపి కోసాన మపవాదే విభాత్యయం శుద్ధః నిత్యాననికరసః ప్రత్యగ్రూపః పరః స్వయం జ్యోతిః. 153 పంచనమపి కోసానాం 5 కోశముల యొక్క అపవాదే విషేధము జయబడినదగుచుండగా నిత్యానందైకరసః నిత్యానందమాత్ర రూపమును ప్రత్యగ్రూపమైనదియు పరః శ్రేష్టమును స్వయంజ్యోత్యః స్వయంజ్యోత్యః స్వభావమును అగు శుద్ధం శుద్ధమైన ఆయం ఈ ఆత్మ విభాతి ప్రకాశించును. పంచనమపి అనునప్పుడు అపి శబ్దము కోసములు ఐదింటిని పూర్తిగా అను నర్థమును సూచించుచున్నది. కోశానాం 230 ఆత్మానాత్మ వివేకము 231 ఆవరకములగు అన్నమై కోసము మొదలు ఆనందమై కోసము వరకు గల అన్ని కోసముల యొక్క అపవాదే నిషేధము చేయబడిన దగుచుండగా నిత్యాననికరసహ ఉత్పత్తి నాశశూన్యమును దోహక మిశ్రితమును అగు ఆనందముకటే స్వభావముగా గల ప్రత్యగ్ రూప అన్నింటికంటెనూ లోపలనున్న స్వయం జ్యోత్యః పరప్రకాశ్యము కానిదియు కేవల జ్ఞానస్వరూపమును అగు పరః సర్వోత్కృష్టమైన అయం ఈ ఆత్మ శుద్ధః స్వాభావికములు లేదా ఆగంతుకములు అగు మలములచే స్పృశింపబడనిది విభాతి విశేషముగా భాషించును, అనాత్మ సంబంధరహితముగా భాషించును. అందుచే ఆత్మానాత్మ వివేక కర్తవ్యో బంధముక్తయే విదుష తేనే వానండి భవతి స్వం విజ్ఞాయ సచ్చిదానందం. 154 విదుషా విద్వాంసునిచే దింధముక్తయే బంధముక్తి కొరకు ఆత్మానాత్మ వివేక ఆత్మానాత్మ వివేకము కర్తవ్య చేయదగనది. తేనేవ ఆ ఆత్మానాత్మవి వేకము చేతనే స్వం స్వస్వరూపమును సచ్చిదానందం సత్తునుగాను జ్ఞానమునుగాను ఆనందమునుగాను విజ్ఞాయము తెలుసుకొని ఆనందే భవతి ఆనందవంతుడగును. బి విదుషా శాస్త్రజన్య జ్ఞానముగల పురుషునిచే బంధముక్తయే అధ్యాస నివృత్తి కొరకు ఆత్మానాత్మల వివేకము అసంకీర్ణ మగు జ్ఞానము కర్తవ్య ప్రయత్నపూర్వకముగా సంపాదింపదగనది. దానిచేతనే స్వస్వరూపమును సచ్చిదానందం కాలతీయ బాధ్యమునుగాను జ్ఞానమునుగాను ఆనందమునుగాను విజ్ఞాయ సాక్షాత్కరించుకొని ఆత్మానాత్మ వివేచనం స్వనుభవ అని ద్వితీయ శ్లోకమున చెప్పబడిన విధమున సాక్షాత్కరించుకొని అనని నిత్యము నిరతిశయము సర్వదా ఉండునదియు అగు ఆనందము కలవాడుగా అగును. 282 శ్రీ వివేక చూడామణి అవ వివేచనమిట్లు చేయవలెనో బాగుగా మనస్సు పట్టుటకే దృష్టాంతమును చూపుచు వివేచనానంతరము బ్రహ్మాత్మ నాస్థితి రూపమగు ముక్తి కొరకు ఏమి చేయవలెనో చెప్పుచున్నాడు. ముజ్జాదిషికా మివ దృశ్యవర్గాత్ ప్రత్యంచమాత్మానమసంగమక్రియం వివిచ తత్ర ప్రవిలాప్య సర్వం తదాత్మనా తిష్ఠతి యః స ముక్తః. 155 ముంబాత్ ముంజమనెడు తృణము నుండి ఇషికామిన ఇషికను వలె దృశ్యవర్గాత్ దృశ్యవర్గము నుండి అసంగం సంగరహితమును అక్రియం క్రియారహితమును అగు ప్రత్యంచమాత్మానం ప్రత్యగాత్మను వివిచ వేరుచేసి తత్ర దానియందే సర్వం సమస్తమైన దానిని ప్రవిలాప్య విలీనము చేసి యహ ఎవడు తదాత్మనా దాని రూపముతో తిష్ఠతి ఉండునో సహా అతడు ముక్తః ముక్తుడు. ముంజము నుండి ఇషికామివ ఇషికమనగా ముంజతృణము మధ్య నుండునదియు తామరతుడులోని దారమువలే సన్నగనుండు నదీనగు ఒక సూక్ష్మాంశము దానినివలే అంతటను తృణముచే ఆవృతమై అతిసూక్ష్మముగా నున్న అది తెగిపోకుండగా పూర్తిగా పైకి వచ్చినట్లు దానిని వేరుచేయవలెనన్నచో ప్రయత్న విశేషము అపేక్షితమగుచున్నది. ఆ విధముగనే ఏష సర్వేషు భూతేషు గూఢత్మాన ప్రకాశతే దృశ్యతే త్వగ్రియా బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శిభి సకలభూతములందును గూఢమగు ఈ ఆత్మ ప్రకాశింపదు. కాని సూక్ష్మదృష్టి కలవారిచే సూక్ష్మమును ఏకాగ్రమును అగు బుద్ధిచే చూడబడును అను శృతి ననుసరించి విహిత కర్మానుష్ఠానముచేతను ఉపాసనచేతను సంస్కృతమగు బుద్ధిచే దృశ్యవర్గాత్ అనాత్మ ఆత్మానాత్మ వివేకము 283 సమూహము నుండి ప్రత్యంచం ప్రాతిలోమ్యేన అంచతితి ప్రత్యజ్ దృశ్య పదార్థములకు ప్రతికూలముగా ఒప్పునది అసత్తు జడము దుహఖరూపము అగు అహంకారాదుల కంటే విలక్షణముగా సచ్చిత్సుఖ రూపము ప్రకాశించుచున్నది అని యర్థము. అసంగం అద్వితీయ మగుటచే సర్వసంగరహితము, అక్రియం అపరిచ్ఛిన్న మగుటచే క్రియారహితమైనది. అట్టి ఆత్మను వేరుచేసి ఆ ప్రత్యేగాత్మయందు దృశ్యవర్గమునంతను ప్రవిలాప్య పునఃస్మరణము లేకుండా పూర్తిగా విలీనము చేసి, అనగా ప్రత్యేగాత్మకంట భిన్నముగా ఏదియులేదు అని నిశ్చయించి, తదాత్మన అధిష్టానభూతమగు ప్రత్యేగాత్మ రూపమున ఎవ్వడు ఎల్లప్పుడునూ ఉండునో అతడు సకల విధ బంధముల నుండి ముక్తుడు. ఈ విధముగా ఆత్మానాత్మ వివేకముచే ఆత్మపై ఆరోపితమగు అనాత్మ పదార్థములను బాధించి బ్రహ్మాత్మన సంస్థితి పొందదగనది అనియు, వివేకవంతుడు ప్రపంచ విలాపనము చేయవలెనని చెప్పిననది అవ. అస్మాల్లో కాతృచేత్య ఏతమన్నమయమాత్మానముప సంక్రామతి ఈ లోకము నుండి బయలుదేరి అన్నమయాత్మను దాటిపోవును అను శృతియందు చెప్పబడిన క్రమముచే సర్వాంతర మగు ఆత్మను గ్రహింపజేయుటకే ఇప్పుడు పంచకోశములలో ఆత్మ సామీప్యమును బట్టి చివరిదైనను స్థూలముగుటచే వివేకార్హమైన అన్నమయ కోశమును దేహోయం ఆ మొదలైన పది శ్లోకములచే వివేచించుచున్నాడు.